హవామహే ప్రియాణ్వామహే నిధీనాధిపతి హవామహే పుణ్యాహవాచన జప ఓం దీర్ఘపంచదేవాదు సర్వమాయు ప్రమాణేన దీర్ఘమాయుధస్సు అపారం మధ్యేక్షిదేవామస్సు ప్రతిక్షిత బ్రాహ్మణాంతరేముక్త శివాతస్సంతో బ్రహ్మా పాంతో సౌమంగ్రీమత్తు పుష్పే శ్రియస్కేజస్కౌమసత్వంచ నిత్యశః పుష్పే ఫలం ధృవం పుష్పాన్ని పాంతు అక్షదాయా అరిష్టంతు మహేశ్వరః మహత్తద్విష్ణుసంయుక్తం అక్షతం బ్రహ్మణస్పతిం అక్షదాస్తాంతో సౌమనసస్య మనస్సు విద్యామస్తోయామవాజమానో మంత్రం సరసేహోపాయాతం యశోరతత్వం మధుర్భోష్వంతరాభూతాంశో అశ్వినోత్తామప్రాః ద్రవిణోదాద్రవిణస్వరస్ద్రవిణోదాస్వారస్య ీరవాటంద్రమిణోదారాసతే దీర్ఘమాయో విద్యున్నయాదంధ్యోధ్వరీ అప్యాకామ్యాని జనేషోర్యసుజాపూర్వశీచరీర్ఘమాయో కవితాశ్చాపురస్తమితోత్తరాత్తమితాధరాత్ సవితానశ్రుమతు సర్వదాయం దీర్ఘమాయో నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్రతానేత్యగ్రం భావం దేవేభ్యోదాధ్యాయం ప్రచంద్రమాహీర్ఘమాయో ఇంద్రామావరుణాసో మనసమదత్తం రాజస్కోజమానయతు భక్తం ప్రజాం పుష్టిం భోరోజిమస్మాతో దత్తం దీర్ఘాయుక్తాయ ప్రతీరతం నవాయో శతం జీవ శరతో వర్ధమాన శతం దేవంతాన్ శతమోపసంతాన్ శతమింద్రాగ్నే సహితాపృహస్పతి శతాయూషా అభిషేకం పునర్గృహ ఆహారీతం పునరాజా పునర్నవా సర్వాంగేక్షమాయుచ్చేదం దీర్ఘాయుక్తాయవరాయవచ్చే సుప్రజాయో జీవ శరదశతం శరస్మై నరో వచసే దాతమయదీర్ఘాభంతీవామస్మృత పుమాన్ పుత్రోజాయతేంద్రదేవస్మృధా విశ్వాహారపయే గృహే రాజారాజేమన్వారాధామహే ఆదిత్యం విష్ణుగ్రేదోర్యం బ్రహ్మాణి అగ్నేభ్యావత్యన్నభిమానివత్తస్వాయుధనేన కన్యా మేధయా ఆర్యాపోషేణ అగ్నేహ ప్రథమో దేవయతృతమత్యానాక్షమానాభిస్మృతోస్వర్ణేయం ప్రయజామానా స్వస్తి నామచ్చరగ్నిరింద్రా బ్రహ్మా దేవో బృహస్పతి సతేజసో విశ్వే దేవాయుజ్ఞం ప్రాంతమత్సుధే అంగాన్యాత్మన్భ్రజాతరస్వినాత్మాహమంగేశ్వమాదాత్రస్వతి ఇంద్రస్య రూపగ్రహమానమాయుశ్చంద్రేణ జ్యోతిరనంతరా సరస్వతీయోన్యాంగ్రద్ధానంతరస్విద్ధ్యాం పత్నీ సుకృతం విభర్తి అభాగ్రవరో నోనసాంద్రగ్రియై జనయన్మత్సురాజనాసూనాగ్రహవేంద్రియాలపరిస్తుతాపయజాకారకం వధు అశ్వభ్యాం దుగ్ధం విషజాతరస్తాసుకాసుకాభ్యామతస్తమహింద్రో ఏంద్రం ప్రశానం మధ్యాలాంపతిష్టాసో అభ్యక్షం చక్రై నమస్తుతో వీరవద్ధాగోమద్యూయం పాతస్వస్తిభిస్తాన పుత్రమాహానం పృథివీయం జామానేహతజ్ఞమానవదేవిణీతివ్రామాగతమశ్రావంతీమారుహేమాత్మస్తే పునావమారూహే యమస్రావంతీవనాగతం అతారిత్రాగ్రస్వస్తేణ పద్యన్యామరగతు ఫలావత్య నవోషాదయ పత్యంతా యోగక్షేమో నల్పతా అదీత్యౌరదీతిరంతరిక్షమదీతి మాతా పితాపుత్ర విశ్వే దేవా అదీతి పంచజనా అదీతజ్జాతమదీతజ్జనిత్వం ఆమాయుభ్యః శచినీభిరద్ధరగ్రేదాక్షిణీభిరుపాయామీయం వాయో అస్మిన్ సవానేవాలయస్య యూజం పాదస్వస్తిభిస్తదాన దూరముదైతి దైవం తదో దుఃఖస్య తథైవైతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనశివతం కల్పమస్తు ఆయుష్యం వర్చస్య రాజస్కోషమోద్భేదం ఇదగ్రేహణ్యం వర్చస్వజ్జయే ప్రాయావీశతా గుమా బ్రహ్మణపతే తమస్తాగోక్తోధితనాయంతజిన్వా విశ్వం తద్భద్రైరేవీరాహోరాత్రే పాత్రేణి రూపమస్తి నౌ వ్యాత్తేషానామం మాయుషాన సర్వోకం మాయుషాన యత్ర బ్రహ్మా చక్షత్రం చన్యం చౌచరాత అల్లోకం పుణ్యం ప్రజ్ఞే సహాగ్నిన ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన సాక్షో అధిక్రయణి స్వస్తిన బృహస్పతిర్దధాతు బ్రహ్మణాజన్యాధ్యాగే భూత్రాయుతాయ్యాయ ప్రియో దేవానాం దక్షేణాయి దాతు దివభూజాతమయం మేకామ సమర్థ్యతాముకామాదో నామసు త్వమాగ్నేద్భిస్తమాశుక్షమిత్వమద్భస్తమత్మానత్వరీ మంగళేభ్యస్తమోషాభిభ్యస్తన్నాం ప్రజేజాయ చేశుతీ జనస్ గోపాలజని ప్రజాగ్రేవిరగ్నిస్సు దక్షస్సు వితాయనవ్యయతే ఘతప్రాచీకో ఘతాదిమర్తిమరేభ్యస్తుతీష్టాభువత్తానాభూవర్జయదాతన మహేరణాచక్షే యోగశ్రుతమోదస్తేహనా సతీరీవ మాతరా తస్మాంగమామోజస్ క్షయా విభిందా ఆపో జనయ సాగన పయ పృథివ్యాం పయవోతాధీపయో దివ్యంతరిక్షేపయోధా పయస్వే ప్రతిశత్వం తుమహ్యం విష్ణోరవాతమసి విష్ణోష్ణత్రేత్సో విష్ణోస్యోరాజి విష్ణోద్భువోసి వైష్ణవమాధివిత్రేత్తేవతో దేవతూర్యో దేవతంద్రమా దేవత అసవో దేవత రుద్రాదేవత ఆదిత్యా దేవత మృతో దేవత విశ్వే దేవదేవత బృహస్పతి దేవత ఇంద్రో దేవత వరుణో దేవత ఇంద్రఘోషస్వాదోభిప్రాత్వాదేతాస్వాద్రయే పశ్చాత్పాదు అనోమాజవాదక్షిణతపాదు విశ్వకర్మాత్వాదిత్యేరుత్తరతపాదు యోశాంతిరంతరిక్షాంతి పృథివీ శాంతిరా విశ్రాంతిరోషాంతి మనస్పదాశ్రాంతి శాంతి ఏ శాంతి పాపకో అస్మభ్యగ్రే శివోధారాంతిరస్సు సుగృహపతిత్వమయా భూయా అస్థూరిణోగాగృహవత్యాని సంతు సతగ్రేమాస్తే దాసగ్రే శేషాభిశోర్యశ్యాగతమంగావర్తే అగ్నే గృహపతే విద్యుమ్మభిరహాయత్రస్వా గృహామాభీతమాదే భ్రమోజ్యం విభ్రతయే మాసి ఓజ్యం విభ్రధ్వమేధాగృహాణ తామోగమాన ేషోమనతో బహు ఉపాహూతామయా అతో అన్నీలాపాహూతో గృహేషూన హేనాయ వశ్రాంతి ప్రపద్యే శ్రీరగ్గేషద్వద్గేషయ్యోషయ్యో ఆయుషేత్వాక్షేత్వాక్షేమాయత్వాయత్వా పురుషాయత్వ శుభగ్వే శుభం అకూరిసూక్తం ృహద్వీవసుమ్యమ్మధ్వాయుద్ధ్యవతావిత్మవాదోహిరక్షమ్మ ప్రజాపోషపురుగాయుత్తి వృత్తిం జాతరేదం దేవం వహంతి చేతవాషే విశ్వాయూవర్యం ఏనాభావచక్షుర్యంతో పశ్యసి దేవ్యాగ్రేణ సూర్యత్వ్వాగ్రేణమాతే సంరత్నసాయం వేణోత్రం దేవామాదేషు సత్య విశ్వానారస్తమిత దేవయేషు అవియసాయుమత్సానో విశ్వజగదీత ఎదర్జగృతృతగా అభిసూవర్యంతదిందదేవే విశ్వదర్వసుకోజ్యోతిష్ సూవర్యా నిష్మాభాతిలోచనం తత్సూర్యస్ దేవత్వం సన్నాహిత్తం మధ్యాగత్తోజభార ఇదేదయుక్తస్తాద్రాద్రీమాసస్తే ధిమస్మీ తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూవర్యో రూపం క్రేద్యోపత్తే అనంతమన్యద్విశరస్య వాజకృష్ణమన్యద్ధరితస్సంభరంతి మన్మాసిూర్యబలాదిత్యమాది మహర్తే తోమాదే మహాసి వత్సూర్యశ్చ మహాసి సత్రాదే మహాసి మన్హాదేవానాపురోహీతో విభుజ్యోచిరదాభ్యం సాయం దైవ సూర్యం విశ్వేంద్రస్య భక్షత జనమానవోజసా ప్రతిభాగం నదీధిమా అద్యాలే వాముకీకా సూర్యశ్చ నిరగ్రహ సృతా నిరవద్యాత్ తన్మా మిత్రమహం తామదీ సింధు పృథివీపుతద్యో ఆ కృష్ణేన రజతావత్తమానో నివేశయన్నమృతం హిరణ్యేన సవితారసేనా దేవోయాభువనాని పశ్యన్ ఉద్వయం తమసత్వ పశ్యన్ సముత్తరం దేవం దేవత్రాసూర్యమగం మజ్జ్యోతిరుత్తమం అదిశ్రమస్య కేతగోభిరత్మయోజనా అను భ్రాజంతో అగ్నయోయుత వయాపదేహీతోసి సూవర్యాయుక్తభ్రాజయేషతేజో విశ్వూర్యాయుక్తభ్రాజే సూవర్యభ్రాజస్వ్రాజస్వాగస్వం దేవేష్సి భ్రాజస్వానహం మనుష్యేతూజాం ఉదృత్యంజాతవేదం దేవం వహంతి కేతవా దిశే విశ్వాయ సూవర్యం ఉపజామగ్రీహీతోసి సూర్యాయుక్తభ్రాజయేషతేజో నిస్తూర్యాయుక్తభ్రాజే సూవర్యభ్రాజస్వం భ్రాజస్వాగస్వం దేవేష్సి రాజస్వానహం నక్ష్యేషు భూజాతం చిత్రం దేవానాముదరాజనీకంఠత్రం మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షద్గణసూవర్య ఆత్మా జగతస్తస్పృశ్చయామగ్రీహీతూర్యాయత్తభ్రాజయేషతేజో నిత్తూర్యాయత్తభ్రాజే సూర్యభ్రాజస్వ్రాజస్వాభ్యుస్తం దేవేష్సి రాజస్వామహం నిక్షేభూయాసం అగ్నేషద్వసూరంతరిక్షసద్భూతాదేషిషద్గురోసతే నృషద్వారసతేతసద్యోమసద్యాగోజాగోజాద్రిజారుతం బృహతే అచ్చక్షుద్దేవీతం పురస్కారుక్రముచ్చరే పశ్యేమ శరదశ్వసంజీవేమ శరదశ్వే శృణుయామ శరదశ్వతం అథ నవగ్రహోక్తం ఆ కృష్ణే నరజామత్తమానో నివేశయన్ అమృతం మత్యం హిరణ్యయేన పరితారేనా దేవోయాతిభువానాని పశ్యన్ వీరామహేతు గంధ్యం పుష్టివర్ధనం ఉర్వారుతమే వంధనా మృత్యోముక్షీయమామృతానాదే అగ్నేనయే అస్మాన్ విశ్వాని దేవయునాని విద్వాన్ ఇయోధ్యస్మజ్జోహురాణమేనూయుష్టాం తేన మా ముక్తిం విధేమాగ్నేదోబద్ధం మహదే క్షత్రాయ మహదే జ్యేష్ఠాయ ఇమమముష్యాపుత్రమముష్యాపుత్రమస్యై విషే ఏతవత్పురవోరాజేషవత్పంచాలారాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగ్నేరాజా ీశ్చేలక్ష్మీశ్చవత్యాహోరాత్రే నక్షత్రాని రూపమశ్వినం వ్యాప్తం ఇష్టన్నీషానామారిషానసర్వోకం మారిషాన ఆపోషిష్టానయోగవస్థాన ఊర్జేలభాగన మహేరణాయచక్షసే అగ్నిమూర్ధాధిపత్పతి పృథివ్యాయం అపాగ్రేతాగ్రేషింగతి ఎదరకరంగప్రతమం జాయమాన ఉద్యం స ముద్రాత వాపురీషాత్క్షారిణస్ బాహూ వస్తుత్యం మహీ జాతం తే అర్వన్ భూమ్యా ఆకూనాభేంతరిక్షాయ మాంత్రాన్ వివేకతాన్ దిగ్భోనాగురాన్వభ్రూపానవాంతర దిశాభ్యా ఉద్బుద్ధ్యే ప్రతీజాగృహిత్తమిష్టా భూవత్తే సగ్నేతామయం చ అస్మిన్ సహస్రే అద్భుతరస్మిన్ విశ్వే వాయుజమానశ్చీతముఖం వీర్యాలిప్తవో దయ్యప్పార్థీవాయు మమేరజాగ్నేసి యో అత్తరగ్నిస్తం విచక్రమానస్తే గాయో విష్ణవే విష్ణు విష్ణోస్తో విష్ణోస్ విష్ణోద్భవోసి వైష్ణవేష్ణవే బృహస్పదే అవీరవ్యో అర్హాద్యుమద్విభాధికృతో మజ్జనేషు యద్ధీతయచ్చవధరత ప్రజానతస్మా సుద్రవీణం దేహి చిత్రం ఆ బ్రహ్మం బ్రాహ్మణో బ్రహ్మవచ్చతీజాయ కామానాశ్రేరాజన్యాధీమాయంద్ర పశ్చాదింద్రపురస్తాదింద్రో అస్మాదుశరా ఇంద్రో నిఘాగ్రసతాంబరాగ్రసూచీనాభ్యత అన్నాత్తరిశ్రుతోరకం బ్రహ్మణాక్షత్రం వయస్సోమం ప్రజాపతి సత్యమింద్రియం నిపానగ్నిపుత్రంభరీంద్రస్ంద్రియమిదం వయోమృతం మధు ఇంద్రసగాణో మరస్య స్వామం వివృత్తూర విద్వాన్ జై శత్రుగ్రమృధోస్తాయం గృహి విశ్వతోణ ఇంద్రం దురక్తవశ్వానాయ్యం ద్వజనాయ సుపత్నీ భారో దేవీరమితో విశ్రాయంతాగ్నసువీరా వీరం ప్రధామానామహోభి సన్నా దేవీరమిష్టాయ ఆపో భవంతు వీతయే శ్రీయోరవిశ్రాయంతన ఇమాయ సూర్యస్వాదపాశే దేవృత్వాదువిత్యాగస్వాహి అర్జిరాజిరాజితపోతి ప్రజాపదేనస్పదేతాన్యో విశ్వాజాతాంతరితూవ యత్మాస్తేమో అస్సు వయగ్రస్వతయోరీనా తాండాత్పరోహస్పరి ఏవానోదూవే ప్రతను సహస్రేణ సముద్రశ్చత్రాక్షిత్యాగున్నయామి సమాపో అభ్యరగ్మసమోషీభిరోదీ అమోస్తు సత్పేభ్యో ఏకేదా పృథివీమను ఏ అంతరిక్షేయేభ్య సత్పేభ్యో నమన్నాకేతవేదో మర్యా అపేషసే సమృషద్వీరజాయసో స్వస్తి బాలమాశీయ సంతమగ్నేతోర్యస్య వర్చసాగతమృషీణాగ్రస్తుతేన బ్రహ్మాజిజ్ఞానం ప్రాతమం పురస్తాద్విషీమతస్సురుజో వేనావహ సబుద్ధ్యామాశ్చ పిష్ఠా సతస్తయో నిమతశ్చ విమానా గణపాదిగ్రహవామహే ప్రియాణం త్వా ప్రియపాదిగ్రహవామహే ీష్టలక్ష్మీశ్చత్రహోరాత్రేవాత్రేక్షత్రాణిపత్యుజాత్మేషాయుధానర్వోకం మాయుధాన ఇంద్రపశ్చాంద్రపురస్తాయింద్రోస్మాదుష్ ఇంద్రోషిఘాగ్రశతాజ్ఞూతీనాగ్యశతా ేతవాయుధన్మోనో రక్షతన్వశ్చాతాపశ్చతనేకవామస్తేక్షావానస్తవృతేన్మయేషిజ్యోతిష్మద్దేక్షితరన్నాయు అవైతమిత్రమన్నాయమానమిచ్చస్తేనస్తేమన్మీహిస్తమస్మదిచ్చసాదానమో దేవిబ్రహ్మాణవందమానస్తానస్తేజమానోద్ధి అవేరమానోవర్ణేనోద్యోగమానాయుక్తమోషీ యుద్ధిస్తరగ్రేణాస్త్రిణీర్వాయాయజ్ఞం వాయో అస్మిన్ సదాయమాదేస్తూయం పాతస్వస్తిభిస్తానయజ్ఞేతోమనస్తనోషిభ్రాతాంతస్తేమీషాజగస్తస్తతిపతిహూమహే వయం పూషా నవయసా సామసద్ధేరక్షితా వాయుదగ్ధస్వస్తే ేహనాపర్వాదాభూతాయిద్రయుంద్రేత్మాదేవాీనో భవానక్షరా నివేశాని యక్షాశ్రమాత్తక్షులుత విశ్వతో విశ్వతో బాహుత విశ్వతస్పాద్ సంబాహుభ్యాంతమాసంపదత్తేభూమీ జనయన్ దేవేకాక్రమే దేపదం సమోషమస్వాక్షత్రేభ్య స్వాహారక్షత్రియేభ్య స్వాహారాత్రేభ్య స్వాహార్ధమాసేభ్య స్వాహారాభ్య స్వాహారేభ్య స్వాహార సంవత్సరాయ స్వాహాద్యాభ్య స్వాహార శివసంకల్ప ఓం యజ్జాగ్రేతో దూరముదైతి దైవం సదూ సుప్తస్య తథైవైతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివసంకల్పమస్తు యేన కర్మాణ్యపశో మనీషిణో యజ్ఞే గృణ్వంతి విదసేషు ధీరాణాః యదే పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మన శివసంకల్పమస్తు యత్ప్రజ్ఞానముతకేతోదితిశ్చ యజ్జ్యోతిరంతరమతం ప్రజాసు యస్మాన్న రితే కించన కర్మ క్రియతే తన్మే మన శివసంకల్పమస్తు యేనేదం భూతం భువనం భవిష్యత్పరిగృహీతమృతేన సర్వం యేన యజ్ఞస్తాయతే సప్తహో తాతన్మే మన శివసంకల్పమస్తు యస్మిన్ రిచస్తామయజోగ్నేషి యస్మిన్ ప్రతిష్ఠితా రథనా నాభావీ బాధాః యస్మిజ్ఞశ్చిత్తగ్నే సర్వమోదం ప్రజానాం తన్మే మన శివసంకల్పమస్తు తుషారతిరశ్వానివ యన్మనుష్యాన్నే నీయతే ఈశూభిర్వాజిన ఇవ హృత్ప్రతిష్టం జదం యదిష్టం తన్మే మన శివసంకల్పమస్తు అథ శ్రీసూక్తం హిరణ్యవర్ణాంధరణీ సువర్ణరజవస్వజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవకామినీం యస్యాం హిరణ్యం విందేయం గావస్తం పురుషానహం అశ్వపూర్వాం రథమద్భ్యాం హస్తినాగత్తబోధినీం శ్రియం దేవీము వక్వజే శ్రేయం మా దేవీం సుషతాం ం సోస్మితాం హిరణ్యప్రాకారా వాగ్రాం జలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేస్మితాం పద్మవర్ణాం త్వామిమోపహ్వయే శ్రియం చంద్రామ్రభాసాయే సాగ్రంతే శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీయన్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవన్నే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిందః తస్య ఫలాని తపదానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైమాం దేవసహక్తీర్తిశ్చ మలినాథః రాజభూతోస్మి రాజ్యేత్యం కేత్యుమిభ్యం దదాతు మే కృత్తివాసావలాం జ్యేష్టామలక్ష్మీన్నాశయామ్యహం అభూయమసమద్భిం చ సర్వాన్నిర్మిత మే గృహాత్ ంగరీణీ ఈశ్వరీహం సర్వూతానాం స్వామిపహ్వయే శ్రియం మనసామవాపోతిం వాచ సత్యమీమహి వసూనాం గోపమన్నశ్రమయశ్రేష్టయతాంగ్యసేణ ప్రజాభూతాభవర్తమా ప్రియం వాసయ మే పురే మాతరం పద్మమాలిని ఆపశ్రియంతస్నిగ్ధాక్లీతవత మే గృహే మాతరం శ్రియం వాసయ మే కులే ఆద్రా పుష్కరణీ పుష్టిం సువర్ణాం దేవమాలినీ సూర్యాన్ధర్మయీ లక్ష్మీం జాతవేదో మనావహ ఆద్రాయ్యకరణీ జష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాం జన్మయే లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమవదామినీం హిరణ్యం ప్రభూలంగావో దాస్యో స్వామి విందేయం పురుషానహం యశ్చి ప్రయతో భూత్వా భూయాదారజ్యమన్వహం త్రియః పంచదశ శ్రీరామస్తత పంచవేత్ పద్మాసనే పద్మభూపద్మాక్షే పద్మసంభవే త్వమాం భజస్త పద్మాక్షేణ సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ గోధాయీ ధనదాయీ మహాధనే ధనం మే దుసతాం దేవి సుపకామాసిద్ధయే పుత్రగోత్రధనం ధాన్యం మత్స్యత్వాదిగవేరతం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతమానాం చంద్రాభాం లక్ష్మీభీషానాం సూర్యాభాం శ్రియమీశ్వరీ చంద్రసూర్యాజ్ఞవన్నాభాం మహాలక్ష్మీముపాస్మహే ధనమ్యధనం వాయుధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్మతే వైనతేజ సోమం పిబ సోమం పిబదురుత్రః సోమం ధనస్య సోభినామహ్యం దదాతు సోభినీ న క్రోధో నమాత్సర్యం నవభో నాసుభామతిః అమరం చిరణ్యానాం భక్తానాం జీవోక్తం జగే సదా పరిహందుభావరిభ్రస్యుతా రోహందు సర్వాదిజాన్ బ్రహ్మత్యశోచే పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయే పద్మసలాయ సాక్షీ విశ్వప్రియే విశ్వమనోనూరే త్వాదపద్మం మైసన్నిధత్వా మహాదేవ్యై చ విష్ణహే విష్ణువత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా పద్మాసనస్థాయే పద్మవత్రాయసాక్షీ గంభీరావర్తనాభిత్తనభగనమిత్రోత్తరీయా లక్ష్మీ దివ్యే గృదయంద్రయన్మణిగణితే స్నాపితా హేమకుంభైః నిత్యం తాపద్మహస్తా మమ వసగృహే చంద్రమాంగల్యయుక్తా లక్ష్మీన్మోక్షలక్ష్మీ ధ్యేయలక్ష్మీ సరస్వతీ శ్రీరంగక్ష్మీవలక్ష్మీశ్చ ప్రసన్నాభవ సర్వదా పరాంగుర్వాదీముద్రాం కరేర్వహంతీ కమలాసనస్థాం బాళాత్మకోటి ప్రతిమాంత్రణేత్రాం భయమాజ్యాం జగదీశ్వరీం తాం సర్వాంగళ్యే శివే సర్వార్థదాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే శ్రీర్వక్షమాలోమాభామానం మహీయతే ధాన్యం ధనం వసం భగవత్కలాభం సంవత్సరం దీర్ఘమాయో సూక్తం అథ దుర్గా సూక్తం జాతవేదశే సునవామోమవనాదీయోషాధివేద సన ప్రజలిగ్ధాని విశ్వానావే వసుంధం దురితాగ్ని తామగ్నివన్నాంతవసాజ్వలందే వైరోజనే కర్మ ఫలేన దుర్గాం దేవీహిం శరణమహం ప్రవద్యే సుతల శితల దే నమ అగ్నే త్వం పారజానంత్య అస్మాన్ స్వస్తిభరిత దుర్గాని విశ్వా పూర్తవృద్ధే పురాణ వృద్ధి భవా కోకాయ తనయాయ సంయో విశ్వానో దుర్గా జాతవేదస్మిన్ బ్రహ్మనావాసుతాదిపరిణి అగ్నేరద్భిమన్మనసాస్మాకం బోధ్యవితాధనూనానం ప్రదనాదితకుంతకమానమగ్నమగ్నిహుంభువేవ పరమాత్తస్థాత్ సాక్షాద్దేవోదిత్రిగాయత్నోషిమేభ్యోధ్వరేషుధనాత్సోదానం దుర్గా సూక్తం అథ సరస్వతీ సూక్తం తమోయమా ప్రభూషా ప్రసరస్వతీ ప్రవాదేవీరదాతు అర్యమణం బృహస్పతిమింద్రంతానాయోదయా పాదం విష్ణుసరస్వతీ జ్ఞానవితారాజినం సరస్వతీ వాజేర్వాదినీమతి యజ్ఞవృధియాోదయిత్రీ సోదృతీమతీనాజ్ఞందే సరస్వతీ మహోన్న సరస్వతీ ప్రజేతయతి కేతునా విశ్వాజతి ఆదిత్యేరన్నా భారతీ వక్షుయజ్ఞసరస్వతీ సహరుద్రైరన్న ఆవీత్ విలోపాహూ తాసోషా యజ్ఞన్నో దేవీ రమతే ధత్త మహాదేవ్యై విద్మహే బ్రహ్మరత్నీ ధీమహి తన్నో వాణీ ప్రచోదయా సరస్వతీ సూక్తం అథ పవమానసూక్తం ఓం ఆపోహిష్ఠానయోభువత్తాన భూమజ్జేత ధాతన మహేరణానాయక్షసే యోగశివత మోరసత్వస్య భార్య దేహనాహతేరీవ మాతరా తస్మాకరంగోజక్షయాజిన్వథ ఆవో జనయధాజన ప్రవాహతయత్వయ్యద్వాహమాద్రోహయ్వాదేవృతీమాపో హమిష్మామీ వాసతి అభిష్మాం దేవో అధ్వరో హమిష్మాస్తుర్యా దేవీరాపో అపాన్న పాద్యోగూర్తి కపున్మాన్వాజునాయం వాజగ్సేంతరమృతమత్సుభేషమవాతస్తి అశ్వాత వాజినా అపో దేవా మధోపతిరగర్భన్నోర్జస్వతిరాజస్వస్థితానా మిత్రవరోరా అభ్యమిన్యాభిరమణాయన్నీ ద్రుపదాదీవముజానస్మిన్నోవరా భూతం పవిత్రే దేవాజ్యమాపస్కృంధం తమైన సహ దేవీరమిత్రయమాపో భవంతు వీతయే తయ్యోర్మిత్రవంతున అపాగ్నేన సముద్రాయ సజ్ఞోర్యే అంతజ్ఞే సమాహీతం అవాగ్రేరసోరసంభో గృహ్యుత్తమం అపో దేవీ రుపాజమధూమేన యక్ష్మాయ ప్రజాభ్యాసానాబుద్ధీరతామోషాదయస్సు విత్పలా పునంతో మా పితర సోమ్యాస పునంతో మా పితామహ పునంతో ప్రవీతామహ పవిత్రే సదాయూఢ పునంతో మా పితామహ పునంతో ప్రవీతామహ పవిత్రేణ సదాయూషామిశ్రమాయస్ వై అవఘ్నాయోగ్రిపవసాదువజ్యమిషన ఆరేవాదస్తునా పునంతో మా దేవజనా పునంతు మనసాధియా పునంతు విశ్వా భూతాజావేద పునీమా పవిత్రేణ పునీమా శుక్రేణ దేవీద్యాత్ అగ్నే క్రాప్తూర్ణ యత్తే పవిత్రమస్తిష్యగ్నేమితమంతరా బ్రహ్మదేన పురాణస్వ అద్యన పవిత్రేణ విదర్వేషణి యోతాసూనా వాభ్యాం దేవత పవిత్రేణ మాం భూనీస్తా వైత్వదేవీ పూనతి దేవ్యాఘాద్యమాభ్యన్వో వీతమిత్రయావదంతమాజేషు వయగ్రస్ మాగుణాదు దేవో మాదు విషాగుణాచ్చిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః పశ్చాతే పవిత్రమతే పవిత్రభూతస్యత్కామపునే గచ్ఛగేయమ్ ఇది పవమానం. అథ భూసూక్తం భూరసి భూమిరస్వీరసి విశ్వదాయా విశ్వస్య భువనస్య ధత్రీ పృథివీ యక్ష పృథివీ మృగ్ఞ పృథివీ వాహిజ్ఞసి భూర్భువస్వన్నిరస్తమేదమహం బృహస్పతే స్వదీరామి మిత్రూషా ప్రదీక్షే భూర్భువస్వద్యౌరీవ భూమ్నా భూమిరివ వరిన్నా తస్యాస్తే పృథివీదేవైరమి భక్షేమం నాగమన్నాధ్యాయాదే భూర్భువస్వాహర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ప్రచోదయా ప్రజా ప్రజయా భూయాసం వీరోషపోషై భూభువల్లాదన్నావర్తదేవాదన్నావద్ధి ప్రజాపతే భూమ్యాతో నారాభతేక్షాయ మాంత్రాన్ వివేకాన్ దిభ్యో నా పురాన్ బభ్రూపాణమాంతర దిశాభ్యా పృథివీచారమయ్యజ్ఞం మే మిక్షతృతాన్నోధరీమభిోనాపృథివినా భవాన్క్షదాభివేశని యక్షర్మ ప్రధాసూక్తం అథ పర్వసూక్తం ఇమం మే వరుణశ్రుదేహవ్యాచరయా స్వామవస్తురాచే తత్వాయాబ్రహ్మాణాందమానస్తాస్తేజమానో హిర్భీ అహే రమానో వర్ణేహోద్రుదగ్నే సమానాయుక్తమోషీ స్వర్ణో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్థేరోయాతమస్తో సూచానో విశ్వాద్వేషాగ్నే చిక్రమోభ్యస్మతి సత్వన్నో అగ్నే మమోభావోదీనే యుక్తో అస్యాభ్యతో అవయత్వరుణ్ఞేరీకే సురవోనయే మాపోమౌషేర్ఘ్ఞేర్ఘాన్నాన్నోరాజిభ్యతో వర్ణనోంచాహురజ్ఞాయివర్ణేషమానామహే తో వర్ణనోంచ ఉదుత్తమం వర్ణపాదమస్మదవాధమం విమధ్యమగ్రశ్రాయ అతాజిత్యవేదవానాగోమీతయేంతో మాధవ్యాగతోన్యా వర్మసూక్తం అథ అభ్యాలోహజప అథాత పవమానామేవాభ్యాలోహస్తవే ఖలు ప్రస్తోపాహ ప్రస్తౌతిర ప్రస్తుయా పదేతాని జపే దోమాగమయ సమసోమా జ్యోతిగమయ మృత్యోన్మాహతంగమయేతి నయదాహాసోమా సత్యమయేతి మృత్యుర్మా అసత్సరమృతం మృత్యోన్మా మృతంగమయా మృతం మా పుర్విత్యేవై దదాహ తమసోమా జ్యోతిగమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోన్మా మృతంగమయా మృతం మా పుర్విత్యే ేతి నాత్రిలోహితమివాత్రాణిష్మాత్మనేమాగాయే తస్మాదు తేషు వరం వృణీతయం కామం కామయేతేషయేషం విదుద్ఘాతాత్మనేవా యజమానాయ వాయం కామం కామయతే సమాగాయతి తత్రైతల్లోకజివేవైవాలోక్యతా ఆచాస్తి ేదోన్నమదోన్నమిదం పూర్ణాన్నముద్యే పూర్ణశ్చోన్నమాదాయోన్నమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి ఓం. ఆది ఆద్వాదశకం. ఉద్యన్నద్యుభస్వామారోహన్ముత్తరాన్ దివం దేవ రుద్రోగం మమ సూర్యో హరిమాన్ చాశు నాశయతో రామింత్రాయ నమః. నిమిషాధ్యేనైకేన ద్వేషయతే ద్వేషసా సహస్రే చ క్రమమానయోజమానాం నమోస్తు తే కఠిననాథాయ. హ్రీం రవయే నమః. శివరూపాజ్ఞానమహం తృప్తో ముక్తిం జనార్దనాదాదే. శిఖి రూపాచ్చైశ్వర్యం భవతచ్చారోగ్యమిచ్ఛామి. హ్రూం సూర్యాయ నమః. కర్మ జ్ఞానఖదశకం మనశ్చ జీవైతి విశ్వసర్గాయ. ద్వాదశధాయో విచరతి సద్వాదశ మూర్తిరస్తుముదే. హ్రీం భానవే నమః. త్వం యజుర్నిర్ధామ త్వమాగమస్త్వం వషత్కారః. త్వం విశ్వస్త్వం హంసస్త్వం భాను పరమహంసశ్చ. హ్రూం ఖగాయ నమః. ఋతిదోషాదిషిదోషా హృదిదోషాఖిలేంద్రియగదోషాః తాన్ పూషా హతదోషానీషద్రోషాగ్నినా దహతు. ప్రహపూష్ణే నమః. తిమిరివనేత్రతిమిరం పటల వివాశేషరోగ్రపటలం చ కాశినబీరికోశం కాలపితామమ నిరాకుర్యాతే. రామ్యగర్భాయ నమః. ధర్మాత్కామమోక్షరోధిన ఉగ్రవేగతాపకరానే మందీకృతేంద్రియగణాంగదాంజనాశేతి చింతాంశుః. హ్రీం మరీచయే నమః. ఏన వినాంధంతిమిరం జగదే సత్యశ్రలతి కృతబోధం తన్నరిమే భక్తారం హక్తారం చాపదామీరే. హ్రూం ఆదిత్యాయ నమః. యస్య సహస్రాధీశో రవీసురేషోర్మాంసు బింబగతః భాషయతి నర్తమచలం ఖిలే త్రివభ్యమానిఖిలానే. హ్రీం సవిత్రే నమః. వాతారశ్మయోర్నామ త్వద్దోషమహోదర ప్రమేహాంశ గృహిణీభరందరముఖాం మహాదుగోవిత్వన్నహరసి. హ్రౌం నర్కాయ నమః. త్వం శరణం త్వం మాతా త్వం చ పితా త్వం భవంతు మాచార్యః. త్వం తాతా త్వం హర్తా దదామర్క ప్రసీద మమ. శ్రహ భాస్కరాయ నమః. ఇత్యాద్యా ద్వాదశనం సాంబస్య పురో నమస్తలాత్పతితం స్మరతాం భాగ్యసమగ్ని ఆర్యాద్వాదశకం. అథ యాజ్ఞవల్క్యోపదిష్టం సూర్యకవచం. యాజ్ఞవల్క్య ఉవాచ శృణుష్ మునిషార్దూల సూర్యస్య కవచం శుభం శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకం దేదీప్యమానమకుటం స్ఫురం మకరకుండలం. ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమే తతి ఉదీరలేతే. శిరో మే భాస్కర పాతు లలాటం మే నిజద్విధి. నేత్రే జనమని పాతు శ్రవణం వాసవేశ్వర. ఘ్రాణం ఘర్మఘృణి పాతు వదనం వేదవాహన. జిహ్వాం మే మానుద పాతు కంఠం మే సురబంధిత. కంఠౌ ప్రభాకర పాతు వక్ష పాతు జనప్రియ. పాతు పాతు ద్వాదశాత్మా సర్వాంగం సకలేశ్వర. సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్వా భూర్జపత్రకే దధాతి యః కరే తస్య వశకా సర్వసిద్ధయః. సుస్నాతో యో జపేతి సమ్యక్ యోధీతే స్వస్థమానసః స రోగముక్తో దీర్ఘాయుః సుఖం పుష్టిం చ విందతి ఇతి సూర్యకవచం. అథ ఆయుష్యసూక్తం. యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జహార ప్రాణేశ్వరకృత్యవాసాపినాకే ఈశానోదయవర్షణాయుర్దాతులక్ష్మీజుహోమిహ విషాదృజేన విభ్రాజమానశరీరస్య మధ్యాధ్యోజమానో ధర్మర్జుర్య ఆగాద్ సముష్టివాషాదవనత్రఘోరాధికాయుషేణమత్తు దేవ బ్రహ్మజ్యోతిర్బ్రహ్మవత్యేషుమ్యమాధాద్రూపం జయంతం సువర్ణరంభగ్రహమత్కమత్యంతమాషేభ్యయామోభృతేన శ్రీయన్మగ్నేహోరామం విరాంగాం భక్ంద్రియాసేనే తాం నిత్యాంగ్రహ్మయోగోపాయమోతేన దాక్షాయోన్యసర్వోన్యసహస్రశోష్యూపాదిరూపా దివ్యాగణా బహుదా పురాణ ఆయుష్మ ప్రమత్మంతు వీరాన్ ఏభ్యోధోగౌాగ్రేయమాన ప్రజాగ్రీషోమోత వీరాన్ ఏక పురస్తాదం బహువయోమస్ గోపామప్యేజిగోణం సాంపరాయ సమవృతమాషేత్తు దేవ పశూన్ృత్రానాదిత్యాన్నోసాభ్యాన్భోన్యాన్ గంధర్వాగచ్చేకృత విశ్వాన్ ప్రభువం సత్పాదస్తాంగో సర్వాన్ స్వాయుష్యామయామ సత్వే విష్ణోత్పన్నాంతమశ్చర్మయత్ సహంత్యా ప్రతిధారాముదృత్యుత్తే అక్షితం ఆధిక్యేర్యుతో నూనమాప్యాయ హరిభో వర్ధమాన ఇలాభ్యో మహి గోత్రారుజాతి భూరిష్ట బాధో అసతే శ్యామ బ్రహ్మ ప్రావాహిత్వం నోమాహాసీ ఆయుష్మానగ్నే హరిషాధామో ఘతప్రాతీకో ఘతయో ఘతం పుత్రిరక్షరాజిమాన్ ఆయుష్టే విశ్వతో దశజయమగ్న్వరేణ్య పునస్తే ప్రాణాయాచి పరాయుషన్ స్వామి ఆయుష్మానగ్నే హరిషాధానో ఘతప్రాతీకో ఘతయో నిరేధి ఘతం పీత్వామృజార్గమ్యం పితేన పుత్రమభిరక్షతాజిమాన్ స్వాహ ఓం తత్సతే.